chiki chiki bam bam, chiki chiki bam bam, chiki chiki bam bam, chiki chiki bam bam. ముందు పల్పుల సైజు పెంచు, ఒక హారను తెచ్చి మార్చు, లైట్ లో పెట్టానంటే వారం దిగడము. పిచ్చి పిచ్చి మాటలంటే నోటికి సబ్రిరడ, సాచి పెట్టి ఒక్కటిస్తే చాలదమ్మ కొర్రడ. చీటి రోడ్డు మీద కుట్టయ్యా, పిటి బండి కానీ పిట్టయ్యా, ఒక చేత్తో చక్రం పట్టి ఇంకో చేత్తో హారం పట్టి దుమ్ము రేపుకు దూసుకుపోయే వాడేడి. చీటి రోడ్డు కాలికేసి తిప్పి తిప్పి కొడత, చేతులెత్తి దారికొస్తే నిన్ను వదిలి పడత. చికి చికి బాం, చికి చికి బాం, చేవ ఉన్న వాడివైతే చేతులెత్తి పెడత, చీర తోటి కట్టు కట్టి చీకటింట పెడత. చిటి రొడ్డు మీద చిటమ్మా, జనా వెత్తులేని కొట్టమ్మా, ముందు బల్బుల సైజు పెంచు, కొత్త హారను తెచ్చి మార్చు, రైల్లో పెట్టానంటే వారం దిగనమ్ము. చికి చికి బాం బాం, చికి చికి బాం బాం, చికి చికి బాం బాం, చికి చికి బాం బాం, చికి చికి బాం బాం.